భూకంపాలు ఈ పుస్తకంలో ఇప్పుడు చదవబోతున్నది 5వ భాగం. ఈ పరికరాన్నే సిస్మోగ్రాఫ్ అంటారు. అది భూకంప రచన అన్న అర్థం వచ్చే గ్రీకు మూల శబ్దాల కూర్పు. అయితే కాగితం మీద పెన్ను కదులుతున్నప్పుడు పెన్నుకి కాగితానికి మధ్య రాపిడి ఉంటుంది. ఆ రాపిడి వలన మరీ సూక్ష్మమైన నేల కదలికల్ని పట్టుకోవడం కష్టం. ఈ రోజుల్లో డ్రమ్ము జుట్టు మామూలు కాగితం బదులు కాంతికి స్పందించే ఫోటోగ్రాఫిక్ కాగితాన్ని చూడుతున్నారు. వేలాడుతున్న గొట్టానికి ఓ చిన్న అద్దం అంటించి ఉంటుంది. ఓ సన్నని కాంతిరేఖ అద్దం మీద పడి పరావర్తనం చెంది ఫోటో కాగితం మీద పడుతుంది. కలం కాగితం కన్నా ఈ పద్ధతిలో అయితే చాలా సున్నితమైన కదలికలను పట్టుకోవచ్చు. జాన్ మిల్న్ జపాన్లో వివిధ ప్రాంతాలలో ఇలాంటి ఎన్నో సిస్మోగ్రాఫ్లని ప్రతిష్ఠించాడు. 1900 కల్లా ప్రపంచవ్యాప్తంగా 13 పరికరాలు పనిచేయసాగాయి. ఈ రోజుల్లో ప్రతి ఖండంలోనూ చివరికి అంటార్కిటికాలో కూడా వందలాది సిస్మోగ్రాఫ్లు ఉన్నాయి. తర్వాత అంశం భూగర్భంలో. సిస్మోగ్రాఫ్లు ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించడం మొదలుపెట్టిన శాస్త్రవేత్తలకి భూకంప తరంగాలలో ఎన్నో రకాలు ఉన్నాయని అర్థమయ్యింది. కొన్ని తరంగాలు అవి కదిలే దిశలోనే ముందుకి వెనక్కి కంపించేవి, మరికొన్ని వాటి గమన దిశకి అడ్డుగా ప్రకంపించేవి. కొన్ని తరంగాలు ఉపరితలంలోనే ప్రయాణిస్తే మరికొన్ని భూమి లోపలికి చొచ్చుకుపోయేవి. వివిధ తరంగాలు వివిధ వేగాలతో ప్రయాణిస్తాయి. అంటే ఎక్కడో దూరంలో ఉన్న అధికేంద్రం నుండి బయలుదేరిన వివిధ తరంగాలు సిస్మోగ్రాఫ్ల వద్దకి వేరువేరు సమయాల వద్ద చేరుకునేవి. ముందు ఒక రకం తరంగం, తరువాత మరో రకానిది, ఆ తరువాత మరొకటి. ఇలా ఒక్కో తరంగం ఎప్పుడెప్పుడు వస్తుందో శాస్త్రవేత్తలు నమోదు చేసుకునేవారు. అధికేంద్రం దూరం పెరుగుతున్న కొద్దీ వేరువేరు తరంగాలు సిస్మోగ్రాఫ్ను చేరుకునే సమయాలలో వైవిధ్యం కూడా పెరుగుతుంది. ఒకే సిస్మోగ్రాఫ్ నుండి సమాచారాన్ని నమోదు చేస్తున్నప్పుడు తరంగం ఎటు నుండి వస్తోందో చెప్పలేం. ఉదాహరణకి అధికేంద్రం 500 కిలోమీటర్ల దూరంలో ఉందని అనుకుందాం. సిస్మోగ్రాఫు కేంద్రంగా కలిగి 500 కిలోమీటర్ల వ్యాసార్థం గల వృత్తం మీద ఆ అధికేంద్రం ఎక్కడైనా ఉండవచ్చు. అలా కాకుండా 3 సిస్మోగ్రాఫులు దూరదూరంగా వేరువేరు చోట్ల ఉన్నాయని అనుకుందాం. ఆ అధికేంద్రం మొదటి సిస్మోగ్రాఫ్ నుండి 800 కిలోమీటర్లు, రెండవ దాని నుండి 1120 కిలోమీటర్లు, మూడవ దాని నుండి 1600 కిలోమీటర్లు ఉందని అనుకుందాం. 3 సిస్మోగ్రాఫుల చుట్టూ ఆయా వ్యాసార్థాలు ఉన్న 3 వృత్తాలు ఒకే బిందువులో కలుస్తాయి. ఆ బిందువే అతికేంద్రం. సిస్మోగ్రాఫ్ మీద గీత పైకి కిందకి కదిలే డోలనాన్ని బట్టి భూకంప తీవ్రత ఎంతో తెలుసుకోవచ్చు. సిస్మోగ్రాఫ్ ఉండే చోటు అతికేంద్రం నుండి ఎంత దూరం ఉందో తెలిస్తే అతికేంద్రం వద్ద భూకంపం ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయవచ్చు. 1935లో చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ అనే అమెరికన్ శాస్త్రవేత్త భూకంప తీవ్రతను తెలిపే ఓ సంఖ్యని నిర్వచించాడు. ఆ సంఖ్యా విలువ 1 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఆ కొలమానాన్నే రిక్టర్ స్కేల్ అంటారు. రిక్టర్ స్కేల్ మీద 1 ఉన్న భూకంపంలో పుట్టే శక్తి, 170 గ్రాముల TNTని పేలిస్తే వచ్చే శక్తితో సమానం. దీనిలో పుట్టే కంపనలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిని సిస్మోగ్రాఫ్తో మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది. రిక్టర్ స్కేల్లో 2 విలువ ఉన్న భూకంపం అందుకు 31 రెట్లు మరింత శక్తివంతమై ఉంటుంది. అలా రిక్టర్ స్కేల్లో ఒక్కొక్క అంకె పెరుగుతుంటే భూకంపం శక్తి 31 రెట్లు పెరుగుతూ వస్తుంది.